ಅಧಿತಿಷ್ಠತಿ ಸ್ವರ್ಗಸ್ಯ ಚ ಕೇವಲಂ ತಸ್ಮೈ ಜ್ಯೇಷ್ಠಾಯ ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಓಂ ಯಸ್ಯ ಭೂಮಿಃ ಪ್ರಮಾ ಅಂತರಿಕ್ಷಮುದೋದರಂ. ಜ್ಯೇಷ್ಠಾಯ ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಓಂ ಯಸ್ಯ ಸೂರ್ಯಶ್ಚಕ್ಷುಶ್ಚಂದ್ರಮಾಶ್ಚ ಪುನರ್ನವಃ. ಅಗ್ನಿಂ ಯಶ್ಚಕ್ರ ಆಸ್ಯಂ ತಸ್ಮೈ ಜ್ಯೇಷ್ಠಾಯ ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಓಂ ಶಂ ನೋ ಮಿತ್ರ ಶಂ ವರುಣ ಶಂ ನೋ ಭವತ್ವರ್ಯಮಣ ಶಂ ನ ಇಂದ್ರೋ ಬೃಹಸ್ಪತಿ ಶಂ ನೋ ವಿಷ್ಣು ವಿಕ್ರಮಃ. ನಮೋ ಬ್ರಹ್ಮಣೇ ನಮಸ್ತೆ ವಾಯೋ ತ್ವಮೇವ ಪ್ರತ್ಯಕ್ಷಂ ಬ್ರಹ್ಮಾಸಿ ತ್ವಾಮೇವ ಪ್ರತ್ಯಕ್ಷಂ ಬ್ರಹ್ಮ ವದಿಷ್ಯಾಮಿ ಋತಂ ವದಿಷ್ಯಾಮಿ ಸತ್ಯಂ ವದಿಷ್ಯಾಮಿ ತನ್ಮಾಮವತು ತದ್ವಕ್ತಾರಮವತು ಅವತು ಮಾಂ ಅವತು ವಕ್ತಾರಂ. ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿ. ಮಹಾಜನರ ಗತ ದಿನವೂ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಸಂಬಂಧಂಗಾ కొందరు వక్తలు వారికి తోచిన విషయాలను గురించి మాట్లాడారు. సమయం చాలా గడిచిపోయిన కారణంగా మేము రాత్రి ఎక్కువ మాట్లాడటానికి వీలు లేకపోయింది. ప్రపంచంలో ఉన్న మానవులందరూ మనుష్య జాతికి సంబంధించిన వాళ్ళుగా ఎంచబడతారు. మనలలో అనేక జాతులు అంటూ లేవు. ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలలోనూ నాలుగు వందల కోట్లకు పైగా జీవులు ఉన్నారు, మానవులు ఉన్నారు. చరిత్రకారులు మానవులను అనేక జాతులుగా విభజించి వ్యవహరిస్తూ వచ్చారు. కానీ మానవులు అందరూ ఒకే జాతికి చెందినవారు. ఆ జాతికి పేరు మనుష్యత్వం అంట. మనుష్యుల్లో ఉండే జాతి మనుష్యత్వం, లేక దాన్ని మానవత అని కూడా అనవచ్చు. మానవులందరూ ఒక జాతికి సంబంధించిన వాళ్ళు అయినప్పటికీ చరిత్రకారులు ఆర్యులని, ద్రావిడులని, హూనులని, మంగోలియన్స్ అని ఇట్లా రష్యన్స్ అని చైనీస్ అని జపానీస్ అని ఇవి వేరే వేరే జాతులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. భారతదేశంలో అనేక జాతులన్నట్లు కూడా వ్యవహరిస్తున్నారు. హిందువులు ఒక జాతి అని, మహమ్మదీయులు మరొక జాతి అని, క్రైస్తవులు వేరే జాతి అని, అందులో మళ్ళీ హిందువులలో బ్రాహ్మణులు ఒక జాతి, క్షత్రియుల ఒక జాతి, వైశ్యుల ఒక జాతి, శూద్రులు మళ్ళీ ఒక జాతి, ఆ శూద్రుల్లో మళ్ళీ ఇంకా అనేక అవాంతర జాతులు. ఈ శూద్రులు కాక మిగిలినటువంటి వాళ్ళు పంచమ జాతి వారని అంటరాని వారిని, పంచమ జాతి వారిని ఇలా వ్యవహరిస్తున్నారు. కానీ వేదాల దృష్టితో మానవులంతా ఒకే జాతికి చెందినటువంటి వారు. వేదం చెబుతుంది, విజానీ ఆర్యాన్ ఏచ దస్యవః, మనుష్యులంతా ఒక జాతికి చెందిన వాళ్ళై ఉండగా వారిని రెండు విధములుగా విభజించి చెప్పవచ్చు అన్నారు వేదం అంటూ. కొందరు ఆర్యులని మరికొందరు దస్యులని అనబడతారు. మనుష్యులందరూ ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు. జాతి అంటే అనేక వ్యక్తులలో సమానత మనకు గోచరిస్తూ ఉంటుంది. అందరినీ ఒక్కొక్కరిని మనం మనుష్యుడు మనుష్యుడు మనుష్యుడు మనుష్యుడు అని చెబుతాం. ప్రతి మనిషి ఒక మనిషి కంటే ఇంకొక మనిషిలో కొంచెం భేదం ఉంటుంది. ఎత్తులోను లావులోను రంగులోను భేదం ఉంటుంది. అందరూ అచ్చుపోసినట్లు ఒకే రకంగా ఉండరు. వ్యక్తులు భిన్నంగా మనకు కనపడుతున్నప్పటికీ ఆ వ్యక్తులు అందరిలోనూ ఏదో సమానత మనకు తెలుస్తుంది. అందుకనే అందరినీ మనుష్యుడు మనుష్యుడు మనుష్యుడు అని ఇట్లా ఒక మనుష్య పదంతోనే వాడతాం, వ్యవహరిస్తాం. మనుష్యుడనండి, లేకపోతే మానవుడనండి, లేకపోతే జనుడు అనండి, ప్రతి వ్యక్తిని మనం మానవుడనొచ్చు లేక మనుష్యుడనొచ్చు లేక అర్జునుడు అనవచ్చు. మనుష్యుడు మానవుడు అనే పదానికి అర్థం తెలివి కలవాడు అని. మనుష్యులలో జంతువుల కంటే పక్షుల కంటే కొంచెం జ్ఞానం అనేది ఎక్కువ ఉంటుంది, తెలివి ఎక్కువ ఉంటుంది. మనుష్యుల తెలివి పెంచుకోవటానికి వీలవుతుంది. పశుపక్ష్యాదుల్లో వానికి జన్మతో స్వాభావికంగా ఉండే జ్ఞానం తప్ప పెరగదు, తరగదు. మను అవబోధనే అనే ధాతువుతో మానవ శబ్దం లేక మనుష్య శబ్దం ఏర్పడుతుంది. మనుష్యులందరూ అవబోధనం అంటే జ్ఞానం అని అర్థం, జ్ఞానం కలవాళ్ళు. అలా మనుష్యులు భిన్న భిన్నంగా ఒకరికంటే ఒకరు భిన్నంగా కనపడుతున్నా అందరినీ మనుష్యుడనో లేక మానవుడనో లేకపోతే జనుడనో చెబుతానే, దానికి కారణం వారందరిలో ఏదో సమానత ఉన్నది. అందుకని ఒకే పదంతో అందరినీ వాడతాం. ఏ సమానతను బట్టి భిన్న వ్యక్తులలో మనం ఒకే పదాన్ని వాడుతున్నామో ఆ సమానతానికి ఆ సామాన్యానికి జాతి అని పేరు. ఈ జాతి అనేది జన్మకు సంబంధించినటువంటిది. జాతి అన్నా జన్మన్నా ఒకటే. జన్మతో మానవులందరూ ఒకే రకంగా కనపడతారు. అందువల్ల ఈ మనుష్యుల్లో మనుష్యత్వం లేక మానవత అనేది ఒక జాతి ఉన్నది. కానీ ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవులు ఒక జాతిని, మహమ్మదీయులు ఒక జాతిని, బౌద్ధులు ఒక జాతిని, ఇంకా జైనులు మరొక జాతి వారని, ఆ తర్వాత ఈ హిందువులు అనబడే వారిలో బ్రాహ్మణులు ఒక జాతిని, క్షత్రియులు మరొక జాతి అని, వైశ్యులు వేరే జాతి వారని, శూద్రులు వేరే జాతి వారని, మళ్ళీ ఆ శూద్రుల్లో వేరే వేరే పేర్లు, అనేకం పేర్లతో వాళ్ళని వ్యవహరిస్తూ కమ్మ జాతి, వెలమ జాతి లేక కాపు జాతి, అట్లాగే చాకలి జాతి, మంగళ జాతి అని ఇట్లా అనేక జాతుల వాళ్ళుగా మనుషుల్ని వ్యవహరిస్తున్నారు. ఒక భారతదేశంలోనే 400-500 జాతులు ఉన్నట్లుగా వ్యవహరించబడుతున్నాయి. కానీ ఇవన్నీ జాతులు కావు, జాతి ఒక్కటే. జాతిని గుర్తించడానికి గౌతమ మహర్షి ఒక సూత్రం చెప్పాడు, లక్షణం చెప్పాడు. ఆకృతి గ్రహణ జాతి. జాతి ఆకృతి చేత గ్రహింపబడుతుంది అన్న. ఆకృతి అంటే ఆకారం. ఆకారాన్ని బట్టి జాతి గ్రహించడానికి వీలవుతుంది. అందుకనే మనుష్యులలో కొళ్ళు హెచ్చు తగ్గులు ఉన్నాం, రంగులలో భేదం ఉన్నాం. ఆకారం ఒకటే కాబట్టి మనుష్యులందరూ ఒక జాతికి చెందిన వాళ్ళు అని అర్థం అవుతుంది. ఇప్పుడు మనం బ్రాహ్మణ జాతి వేరని, క్షత్రియ జాతి వేరని, వైశ్య జాతి వేరని, శూద్ర జాతి వేరని, పంచమ జాతి వేరని, చాకలి, జంగం మొదలైనటువంటి వ్యాధులు జాతులు వేరు అంటున్నామే, ఈ భిన్న భిన్న జాతుల పేర్లతో చెప్పబడేవారిని, అలాగే క్రైస్తవులు, మహమ్మదీయులు లేక బౌద్ధులు, జైనులు వీరినందరినీ ఒక చోట వరుసగా ఒక్కొక్క వ్యక్తిని అన్ని జాతుల వాళ్ళను నిలబెడితే పెద్దవాళ్ళని కాకుండా వీళ్ళ పిల్లలు ఉంటారు చూడండి, చిన్న వయసుల వాళ్ళు. ఇప్పుడు ఎన్ని జాతులు లోకంలో వ్యవహరింపబడుతున్నాయో ఆ జాతుల వాళ్ళని పిల్లల్ని ఒక్కొక్కరిని కలిపి ఒక చోట నిలబెట్టి వాళ్ళకి మనం బొట్లు పెట్టడం కానీ వేరే వేరే వేషాలు వేయటం కానీ ఏం లేకుండా నగ్నంగా అందరి పిల్లల్ని నిలబెట్టి ఈ భిన్న జాతుల వాళ్ళని చెప్పేవాళ్ళు ఉన్నారు చూడండి, వారిని పిలిచి ఎవరినైనా అందులో బ్రాహ్మణ జాతి పిల్లవాడెవరు, క్షత్రియ జాతి పిల్లవాడెవరు, పిల్లవాడెవరు, శూద్రజాతి ఎవరు, పంచముడు మాల, మాదిగ లేక సాలె, జంగం లేక చాకలి మంగలి అని ఈ జాతులు చెబుతున్నారే, ఆ పిల్లల్ని గుర్తించడానికి ఎవరికైనా శక్యం అవుతుందా? మామూలుగా చూస్తే అందరూ పిల్లలు, మనుష్యుల పిల్లలుగానే కనపడతారు. కానీ ఒకడు బ్రాహ్మణ పిల్లవాడని, ఒకడు క్షత్రియుల పిల్లవాడని, ఒకడు వైశ్యుల పిల్లవాడని ఎవరి చూడడం గ్రహించడానికి వీలు ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఆకారం ఒకటిగా ఉంటుంది. ఆకారం అంటే ఏమిటి? ఈ శరీరంలో కాళ్ళు, చేతులు, ముక్కు, కనులు, చెవులు ఇవన్నీ ఉన్నాయి చూడండి. వీటి యొక్క కూర్పును ఆకారం అంటాం. అవయవ సన్నివేశం, అవయవముల యొక్క కూర్పు, అది అసలు ఆకారం. అంటే మనుష్యుల చెవులందరికీ ఇక్కడే ఉంటాయి, ఇక్కడ ఉండవు. కనులు ఇక్కడే ఉంటాయి, ఈ కనుల మధ్యగా ముక్కు కూడా ఇక్కడే ఉంటుంది. చేతులు ఇక్కడే ఉంటాయి, కాళ్ళు ఇక్కడే ఉంటాయి. అందరి మనుష్యుల్లో ఒకరికి కాళ్ళు ఇక్కడ ఉండి చేతులు ఇక్కడ ఉంటాయా? ఉండవు. తల ఇక్కడే ఉంటుంది, పొట్ట ఇక్కడే ఉంటుంది. అందరిలోనూ ఇవి సమానంగా ఒకే చోట ఉన్నట్లుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఇది అవయవముల కూర్పు అంటే అర్థం. వ్యాకరణం చదువుకున్నాడని చెప్పి నన్ను పరిచయం మా గురువు గారు, ఆయన నిజమనుకున్నాడు. ఆయన నీవెవరు అని నన్ను అడగలే, నన్ను శిష్యుడిగా చేర్చుకున్నాడు. ఆయన దగ్గర నేను వేదాంతం చదివా. నన్ను ఎవరూ కనిపెట్టలేకపోయినారు, నేనెవరినో. ఎందుకంటే నేను మనుష్యుడే, నా వాళ్ళలాగా చదువుకుంటేని, అబద్ధాలు ఆడనైతిని. అడిగితే ఏం చెప్పేవాడు? నన్ను అడగలే ఎవరు. ఆ విధంగా వర్తించి నా గుణకర్మల ద్వారా వాళ్ళందరూ నన్ను బ్రాహ్మణుడిగా గ్రహించి చదువు చెప్పారు. ఈ దేశంలో చదువుకోవడానికి ఇన్ని అవస్థలు పడాల్సి వచ్చింది ఒక వ్యక్తికి. మా గ్రామ సమీపంలో వేమూరు గ్రామం ఉంది, అక్కడ ఒక పండితుడు ఉండేవాడు. నేను కొద్దిగా సంస్కృతం అమృతలూరులో చదువుకుని భగవద్గీత చెబుతున్నాడని తెలిసింది ఆ పండితుడు వేమూరులో. వేమూరు పిచ్చే శాస్త్రి అని ఆయనకు పేరు, మంచి పండితుడు. శంకర భాష్యం చెబుతున్నాడు దాని మీద, గీత మీద. నాకేదో దుర్బుద్ధి పుట్టింది, అది వింటే బాగుండు శంకర భాష్యం భగవద్గీత అని. మా ఊరికి దగ్గరే ఆయన పాఠం చెబుతున్నాడు. కొంతమంది బ్రాహ్మణ విద్యార్థులను పెట్టుకుని తన ఇంట్లో పంచలో కూర్చుని ఒకనాడు వెళ్ళి, అయ్యా నేను భగవద్గీత వినవచ్చునా అన్నా. ఎవరు నీవు అన్నా? అంటే నేను ఒక రైతు బిడ్డను, కమ్మవారి పిల్లవాడిని అన్నా. చీచీ చీచీ చీ, నుదురంగా వినడానికి వీల్లేదు, అక్కడ నిలబడడానికి వీల్లేదన్నా. అలాంటి పిచ్చయ్య శాస్త్రి గారికి తర్వాత నేను మూడు దమ్మిడీలు పెట్టి దండ్యం కోసుకుని ఈ శాస్త్రాలు వారాణసిలో అక్కడ చదువుకొచ్చి మళ్ళీ ఒకనాడు శాస్త్రార్థానికి వెళితే నాతో మాట్లాడలేకపోయింది. చూడండి, ఈ కుల వ్యవస్థ, ఈ అంతడాని తరం, ఈ వర్గభేదం, ఈ జాతి భేదం ఎంత అనర్థం చేసిందో. మా గురువు గారు చదువు చెబుతూ ఉండేవాడు చిన్నస్వామి శాస్త్రి గారు, అక్కడ మేము చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఒకరోజున ఆయన ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకున్నాడు. ఆయనతో పాటు ఇంకా కొంతమంది బ్రాహ్మణులు ఏదో చదువుకున్న వాళ్ళు వచ్చారు. రుద్రాభిషేకం వరకు ఈ నమకం చమకం చదివి ఏదో చూసుకున్నాడు. ఆ సమయంలో ఆయన తల్లి వృద్ధురాలు ఉన్నది, ఆమె ప్రక్కన కూర్చుని వింటూ ఉన్నది. మా గురువు గారితో పాటు ఇంకా కొంతమంది బ్రాహ్మణులు ఈ నమ్మకం చమకం చదవటం మొదలుపెట్టారు. అందులో కొందరు తప్పులు చెప్పడం మొదలుపెట్టారు, స్వరంలో తప్పు వచ్చింది. మా గురువు గారి తల్లిగారు శాస్త్రిని పిలిచి, అరే బాబు వాళ్ళు తప్పు చెబుతున్నారు, వాళ్ళ స్వరం సరిగా లేదురా అని చెప్పింది. ఆయన వాళ్ళని మందలించి మీరు చెప్పవద్దన్నారు. ఆ విధంగా రుద్రాభిషేకం అయిపోయింది. మరునాడు నేను పాఠానికి వెళ్ళాను. పాఠం చదువుతూ ఉన్న సందర్భంలో, ఏమండి స్వామి, స్త్రీ శూద్రులు నాధీయాతాం కదా, స్త్రీలు శూద్రులు వేదం చదవకూడదు కదా. అవును, చదవకూడదు అన్నా. మరి మన అమ్మగారికి నంచముఖం బాగా వచ్చునే స్వర సహితంగా అక్కడ చెప్పే వాళ్ళ తప్పులు కూడా ఆమె కనిపెట్టి మీరు చెప్తే వాళ్ళని దిద్దారు కదా. అమ్మగారికి ఎట్లా వచ్చిందండి, ఆమె స్త్రీయే కదా అన్నా నేను. అంటే శాస్త్రి ఇప్పుడు అవన్నీ ఎందుకు లే అన్నా. కాదు స్వామి, శాస్త్ర విషయం కదా, ఒకరోజు మీరు చెబుతుంటేవి స్త్రీలు సమ్, అమ్మగారికి ఎట్లా వచ్చింది వేదం అంటే, శాస్త్రి చూడు, ఇంట్లో వేదాధ్యయనం ఎప్పుడు జరుగుతూ ఉండే, మా తాత ముత్తాతలు అందరూ వేదాధ్యయనం చదివిన వాళ్ళే. రోజు ఇంట్లో పాఠం చెప్పుకోవడానికి పిల్లలు వస్తూ ఉంటే అక్కడ పాఠం జరుగుతూ ఉండేది. మా అమ్మ పని పాటలు చేసుకుంటూ విని అవన్నీ నేర్చుకుంది. అందుకనే నాకంటే బాగా మా అమ్మగారు చెబుతుంది అన్న. నేను అడిగాను, స్వామి మరి స్త్రీలు శూద్రులు చదవకూడదని ఆంక్ష ఎందుకు పెట్టారు? మీరు చెప్పకుండానే విని నేర్చుకుంటేనే ఆమెకు బాగా వచ్చింది, మీకంటే బాగా వచ్చిందే వేదం. అటువంటి స్థితిలో స్త్రీలు వేదం చదవకూడదని ఆంక్ష పెట్టడం న్యాయమా? ఇది స్త్రీ శూద్ర నాధీయాతం అనేది ఎక్కడన్నా వేదంలో ఉందా అన్న. వేదవాక్యం కాదయ్యా, ఎవరో పెట్టారు, ఆచరణలో ఉంది. ఇప్పుడు అవన్నీ ఎందుకులే, నువ్వు పాఠం చదువు. మాకు పాఠం కావాలిగా, బొత్తుగా గట్టిగా మాట్లాడితే గొడవ వస్తుంది. ఇది దేశ పరిస్థితి. ఇవాళ బ్రాహ్మణ స్త్రీలు శూద్రులు, వాళ్ళు వంట చేస్తే తింటారు. వైశ్యుడు పురుషుడు వంట చేసినా తినడు మళ్ళీ బ్రాహ్మణ, క్షత్రియుడు వంట చేస్తే తినడు. తన భార్య స్త్రీ శూద్ర, ఆమె వంట చేస్తే తింట, ఇతరులను అస్పృశ్యులుగా చూస్తారు. వాళ్ళు తింటుంటే బ్రాహ్మణేతరులు చూడకూడదు, దృష్టి దోషం. ఇతరులు తింటుంటే వాళ్ళు ఏదన్నా చేయవచ్చు, వాళ్ళు చూడవచ్చు, అన్నీ చేయవచ్చు. ఏమిటి భేదం? నల్లవాళ్ళు తెల్లవాళ్ళు నల్లవాళ్ళని భేదంగా చూచారని మనం బాధపడుతున్నామే, దీన్ని ఎవరన్నా గమనిస్తున్నారు? ఈ అస్పృశ్యత దేశానికి అరిష్టదాయకం కాదు. ఈ జాతి భేదం దేశానికి అరిష్టదాయకం కాదు. బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు అధ్యయనం అధ్యాపనం యజనం యాజనం తథా దానం ప్రతిగ్రహశ్చైవ, ఈ కర్మలన్నీ చేయాలి ప్రతి బ్రాహ్మణుడు. యజ్ఞం తాను చేయాలి నిత్యం, ఇతర క్షత్రియాదుల చేత చేయించాలి. తాను అధ్యయనం చేయాలి, వేదాలు చదవాలి, ఇతర క్షత్రియాదులకు అందరికీ కూడాను చెప్పాలి. అట్లా యజనం యాజనం, యజ్ఞం చేయటం, ఇతరుల చేత చేయించటం, అధ్యయనం తాను చదవటం, ఇతరుల చేత చదివించటం, దానం తాను సంపాదించినటువంటి వేదాదుల విజ్ఞానాన్ని ఇతరులకు ఇవ్వటం, దానం చేయటం, వారు ఏదన్నా తన పోషణకు ఇచ్చినటువంటి పదార్థాలు తీసుకుని తన పోషణ చేసుకోవటం, ప్రతిగ్రహం అంటే తీసుకోవటం, దానం తీసుకోవటం. షట్కర్మ బ్రాహ్మణ, ఈ ఆరు కర్మలు బ్రాహ్మణుడు చెయ్యాలి. ఇవాళ బ్రాహ్మణులు అని చెప్పుకుని మనకు వర్ణాలకు అందరికీ గురుత్వం వహించి అయ్యవారులై కూర్చుని ఏం ఉపకారం చేస్తున్నారు? యజ్ఞాలు చేస్తున్నారు, చేయిస్తున్నారు ఎవరి చేతనన్నా? నేనుండేటువంటి ఇల్లు బొల్లేపల్లి సత్యనారాయణ గారు, ఈ ఊళ్ళందరికీ తెలుసు. ఆయన చాలా ఉదారుడు, అంత త్యాగబుద్ధి నేను చాలా మందిలో ఎక్కడ చూడలే. వారు బ్రాహ్మణులు చక్కగా పిలిపించి వారి చేత పోషి వాళ్ళు వారి చేత ఏదో అధ్యయనం చేయించి అన్ని చేసి వారిని పోషిస్తారు. వేలు లక్షల సంవత్సరానికి ఖర్చు పెడతారు. ఆయన ఇంట్లో యజ్ఞం చేస్తారు వీళ్ళు. ఈ బ్రాహ్మణులు యజ్ఞానికి అయ్యే ఖర్చంతా పిల్లపల్లి సత్యనారాయణ ఇస్తాడు, అప్పైనా చేసి తీసుకొచ్చి. కానీ యజ్ఞం చేసే అధికారం అతనికి లేదు. యజ్ఞకర్తగా ఆయన చేయడానికి వీలు లేదు. మాలామాదిగా కాడు, చండాలుడు కాడు ఆయన. శూద్రుల్లో ఒక ఉత్తమ శూద్రుడే. సచ్చూద్రౌ గోపనాపితౌ అని అమరకోశకారుడు చెబుతాడు. శూద్రుల్లో శూద్రులు ఎవరయ్యంటే గొల్లాయన గోప, నాపిత అంటే మంగళవాడు. వాళ్ళిద్దరిని సచ్చూద్రుల కింద లెక్క వేశారు. బలిపల్లి సత్యనారాయణ గొల్లవాడు కాదు, నాపితుడు మంగళీ కాదు, అంతకంటే కొంచెం పెద్ద కమ్మ ఆయన భూస్వామి జరిగింద. ఆయనకి కూడా ఆయన సంపాదించి పెడితే తింటారు. ఆయన ఇచ్చినటువంటి వస్తువులను వంట చేసుకుని తింటారు. ఆయన ఇచ్చినటువంటి పదార్థములతో యజ్ఞం చేస్తారు. కానీ ఆ యజ్ఞంలో ఆహుతి వేసే అధికారం బొల్లిపల్లి సత్యనారాయణ గారికి లేదు. నేను రోజు చూస్తుంటా. నేను అడిగా, ఏమిటయ్యా ఇదని, అట్లా ఎక్కడన్నా శాస్త్రంలో ఉందా, నీవు అస్పృశ్యుడు అని రుజువు చేస్తారా మీరు బ్రాహ్మణులు? నేను ప్రశ్నలు రాసిచ్చా, నాకు సమాధానం చెప్పండి. ఒకవేళ వీళ్ళ శూద్రుడే అయితే మీ ఇంట్లో మీరు వేదం చదవచ్చును, ఆయన వింటూ ఉండగా మీరు వేదం చదవచ్చును. ఆయన ఇచ్చిన ఆయనకు యజ్ఞం చేయడానికి అధికారం లేకపోతే చేయించే అధికారం ఉందా? శంకరాచార్యుడి గ్రంథంలో బ్రహ్మసూత్ర భాష్యము పద్యుహవాయ తూద్ర, శూద్రుడనేవాడు శ్మశానం లాంటి వాడు, అపవిత్రుడు. తమీపే నాధ్యేతవ్యం, అతని దగ్గర అధ్యయనం చేయకూడదు, వేదం చదవకూడదు అని శంకరాచార్యులు బ్రహ్మసూత్ర భాష్యంలో రాశారు. మరి అట్లా మీరు ఆ భాష్యాన్ని అంగీకరించి ఆయన పెట్టిన ఆంక్షను మీరు అంగీకరిస్తారా? అట్లా అంగీకరిస్తే బొల్లిపల్లి సత్యనారాయణ గారు శూద్రుడు కదా, ఆయన దగ్గర మీరు ఎట్లా వేదం చదువుతున్నారు, ఆయనకి ఎట్లా వినిపిస్తున్నారు? విన్నందుకు ఆయనకు, వినిపించినందుకు మీకు పాపం రాదా అని నేను ప్రశ్నలు అడిగా. ఇంకా సమాధానం రాలే, రాసిస్తా అంటున్నారులే అన్నాడు ఆయన. ఇది స్థితి. అందుచేత బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ జాతి భేదం లేదు. వేదం చెబుతుంది అనధీత్య ద్విజో వేదం అన్యత్ర కురుతే శ్రమం స శూద్రత్వం ఆశుగచ్చతి సాన్వయ. ద్విజ బ్రాహ్మణుడు ఉన్నాడే, వేదం అనధీత్య వేదం చదవక అన్యత్ర ఇతర పనులలో కురుతే శ్రమం పనిచేసి శ్రమ పడినట్లయితే, అంటే ఉద్యోగం చేసే నౌకరి చేసే బ్రతుకుతున్నారు కదా, ఇవాళ వేద అధ్యయనం చేస్తున్నారు బ్రాహ్మణులందరూ. నూటికి 99 మంది నౌకరీ చేసి బ్రతుకుతున్నారు. నౌకరీ చేయడం శూద్రుని పని. అందుకనే వేదమంత్రం అంటుంది అనధీత్య ద్విజో వేదం అన్యత్ర కురుతే శ్రమం. ఇతర వ్యవహారాల్లో పనిచేసినట్లయితే, శ్రమ చేస్తే సహా ఆ ద్విజుడు ఉన్నాడే శూద్రత్వం ఆశుగచ్చతి, వెంటనే శూద్రుడైపోతాడు. వేదం చదవలసిన వాడు చదవలే, చేయకూడని పని చేస్తున్నాడు. అందువల్ల అతడు వెంటనే శూద్రుడు అవుతాడు. వాడొక్కడే కాదట, సాన్వయ, అన్వయం అంటే కుటుంబం పరివారం, తన కుటుంబంతో పాటు అతను శూద్రుడు అవుతాడు అని వేదం చెబుతుంది. ఇప్పుడు అట్లా నౌకరీ చేసేటువంటి బ్రాహ్మణులకు కూడా తక్కినవాడు అస్పృశ్యుడు, ఆయన ఇతరులను అంటుకోడు. వారి వృత్తులు వదిలిపెట్టి, వారు చేయవలసినటువంటి పనులు వదిలిపెట్టి ఇతర పనులు చేస్తూ కూడా వారి ప్రయారిటీ, వారి బ్రాహ్మణత్వం, వారి శుద్ధత్వం, ఇతర వృత్తులు అంటవానితనం ఇవి కాపాడుకుంటున్నా, ఇతరులకు మళ్ళీ ఆయా అవకాశం లేదు. నిజంగా ఇవి నేను చేసే ప్రచారం ఉన్నదే. పద్భ్యాం శూద్ర అది ఆరతం. ఇట్లా ఈ మంత్రంలో నాలుగు పదాలు ఉన్నాయి. అందుకని ఏ మంత్రం చెప్పి బ్రాహ్మణుడు బ్రహ్మ ముఖంలో నుండి పుట్టుకొచ్చాడు, క్షత్రియుడు బాహువుల్లో నుండి పుట్టుకొచ్చాడు, వైశ్యుడు తొడల్లో నుంచి పుట్టుకొచ్చాడు, శూద్రుడు పాదాల్లో నుండి పుట్టుకొచ్చాడు. ఎవరి ముఖంలో నుండి అంటే బ్రహ్మ ముఖంలో నుండి, బ్రాహ్మణుడు బ్రహ్మ యొక్క బాహువుల నుండి, క్షత్రియుడు బ్రహ్మ యొక్క తొడల నుండి ఊరుగుల నుండి, వైశ్యుడు ఆ తర్వాత పాదముల నుండి శూద్రుడు పుట్టాడని ఈ మంత్రానికి అర్థం చెప్పి ముఖం అన్నిటికంటే పైన ఉన్నది, అందుకని బ్రాహ్మణుడు ముఖంలో నుంచి పుట్టాడు కనుక వీళ్ళందరికంటే గొప్పవాడు పెద్దవాడు. అంతకంటే కొంచెం క్రింది స్థలంలో బాహువుల్లో నుంచి పుట్టుకొచ్చాడు కనుక క్షత్రియుడు బ్రాహ్మణుల కంటే తక్కువ. ఆ తర్వాత బాహువుల కంటే ఏం క్రింద ఊరువులు ఉన్నాయి, తొడలు. వీటి నుండి పుట్టుకొచ్చినటువంటి వైశ్యుడు బ్రాహ్మణుల కంటే, క్షత్రియుల కంటే కూడా తక్కువ. ఇంకా శూద్రుడు పాదాల నుండి, ఊరువుల కంటే ఇంకా క్రింద పాదాలు ఉన్నాయి, అందుకని శూద్రుడు వీళ్ళందరికంటే తక్కువ. బ్రాహ్మణుడు క్షత్రియు బ్రాహ్మణుని క్షత్రియుడు అంటుకోకూడదు, క్షత్రియుని వైశ్యుడు అంటుకోకూడదు, వైశ్యుడిని శూద్రుడు అంటుకోకూడదు. వీరు ఒకరికి ఒకరు అస్పృశ్యుడు అంటారనమాట, ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అని ఈ వ్యవహారం లోకంలో వ్యాపారంలోకి వచ్చింది. అసలు వాస్తవం ఏమిటి అంటే ఈ మంత్రంలో బ్రాహ్మణ రాజన్య వైశ్య శూద్ర అనే పదం ఉంది, కానీ బ్రాహ్మణుడు బ్రహ్మ ముఖంలో పుట్టాడని లేదు, బ్రహ్మ యొక్క బాహువుల నుండి పుట్టాడని లేదు, తొడల నుండి వైశ్యుడు పుట్టాడని లేదు, శూద్రుడు పాదాల నుండి పుట్టాడని లేదు. ఇతరులకు సంస్కృతం రాకుండా చేసి సంస్కృతం వచ్చినటువంటి వారు ఇట్లా అర్థం చెప్పి ఒకరికంటే ఒకరు ఎక్కువ, ఒకరికంటే ఒకరు తక్కువ అనే వ్యవహారం ఆచరణలోకి తీసుకొచ్చారు. ఇది సరి అయిన అర్థం కాదు ఈ మంత్రానికి. ఎందువలనంటే బ్రహ్మ అనేది పరమేశ్వరునికి పేరు, భగవంతునికి పేరు. బ్రహ్మ అంటే గొప్పవాడు. ప్రపంచంలో పరమేశ్వరుని అంత గొప్పతత్వం ఇంకేమీ లేదు, అందుకని దానికి బ్రహ్మ అని పేరు. బ్రహ్మ ఎంత గొప్పది అంటే ఈ ప్రపంచం అంతా కూడా బ్రహ్మలో నాలుగో వంతులు ఉందట. మిగిలిన మూడు వంతులు ఈ ప్రపంచం కంటే భిన్నంగా ఉందట పరమేశ్వరుడు అని వేదం చెబుతుంది. ప్రపంచం కంటే చాలా పెద్దవాడు, ప్రపంచాన్నంతటినీ ఆవరించి భగవంతుడు ఉన్నాడు, లోపల వెలపల అనే భేదం లేకుండా. అందుకని ప్రపంచం కంటే భగవంతుడు గొప్పవాడు. ఈ విషయం మనం ఇదివరకే భగవంతుని గురించి చెప్పుకున్నాం. భగవంతుడు అంతటా ఉంటాడు కాబట్టి, బ్రహ్మతత్వం అంతటా ఉంటుంది కాబట్టి దానికి కాళ్ళు చేతులు ముక్కు మొగం ఉండడానికి వీలు లేదు. గాలి అంతటా ఉంటుంది, దానికి ఆకారం ఉంటుందా? ఆకాశం అంతటా ఉంటుంది, దానికి ఆకారం ఉంటుందా? నీరంతా ఉంటుంది, అంతటా ఉంటుంది సముద్రాల్లో, దానికి ఏమన్నా ఆకారం ఉంటుందా? ముక్కు మొగం వ్యవహారం ఉంటుందా? ఉండదు కదా. అది ఇదివరకే మీరు తెలుసుకున్నారు. దానిని బట్టి బ్రహ్మకు ముఖం ఉంటున్నది, ఆ ముఖంలో నుంచి పుట్టాడు బ్రాహ్మడు అని ఎలా చెప్పడం? బ్రహ్మకి ఆకారమే లేకపోతే ముఖం ఎక్కడి నుంచి చూస్తుంది? ఈ మంత్రంలో కూడా బ్రహ్మముఖం నుండి పుట్టాడని చెప్పడానికి అవకాశమేం లేదు. సంస్కృతం వచ్చిన వాళ్ళకి ఇది తెలుస్తుంది. ఈ మంత్రం యొక్క అర్థాన్ని వివరించడానికి దీనికి ముందు పదవ మంత్రం ఒక మంత్రం ఉంది, దాన్ని ప్రశ్నమంత్రం అంటారు. ఇప్పుడు నేను చదివిన మంత్రం బ్రాహ్మణో సింహమాసీత్ అనేది సమాధాన మంత్రం అని చెప్తా. ప్రశ్న మంత్రంలో ఏమున్నది అంటే, ముఖం కిమస్య కిం బాహు కిం రూపాదా ఉచ్యేతే అని ఇది ఒక మంత్రం. ముఖం కిమస్య కిం బాహు కిమురు పాదావు ఉచ్యేతే, ఇది పదవ మంత్రం. దీనికి ముందు ఉన్న మంత్రాలు 9 మంత్రాలలో మొట్టమొదటి మంత్రం సహస్రేషా పురుష, పురుష సూక్తం అంటారు దీన్ని. మొదటి మంత్రంలో పురుష పదం ఉంది, అందుకని ఈ సూక్తంలో ఉన్న మంత్రాలన్నీ పురుష సూక్తం అని చెబుతాను. ఆ మొదటి మంత్రం ఇప్పుడు నేను చదువుతున్నా, ఇదివరకు కూడా మీకు నేను చెప్పా. సహస్ర శీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిన్ విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగులం అని మొదటి మంత్రం. ఇందులో సహస్ర శీర్ష పురుష అని ఉంది. ఇందులో ఎక్కడ బ్రహ్మపదం లేదు. ఇది పరమేశ్వరుని వర్ణన, భగవంతుని వర్ణన. పురుషుడు అంటే ఈ ప్రపంచంలో అంతటా నిండి ఉన్నవాణ్ణి పురుషుడు అంట. ఈ విషయం కూడా నేను మీకు ఇదివరకు చెప్పా. జీవుడు అనేటువంటి పురంలో ఉంటాడు గనక వీని పురుషుడు అంట. భగవంతుడు బ్రహ్మాండం అనే పెద్ద పురంలో ఉంటాడు గనక ఆయనకి పురుషుడని, పురుష శ్రేష్ఠుడని, పురుషోత్తముడని, పురుష విశేషుడని ఆయన కూడా పురుష పదంతో చెబుతారు. అంచేత ఇక్కడ పురుషుడు అంటే భగవంతుడు. భగవంతుడు ఎటువంటి వాడయ్యా అంటే సహస్ర శీర్ష పురుష. సహస్రం అంటే 1000 అని అర్థం, 1000, 1000. ఇక్కడ 1000 అంటే 1000 కాదు, ఎన్నో వేలని. శీర్షం అంటే తలలు. సహస్ర శీర్ష, వేల కొలది తలలు ఎవరిలో ఉన్నాయో వాడు సహస్ర శీర్షుడు అనే అర్థం. దా ఎవనికి వేల కొలది తలలు ఉన్నాయని అర్థం కాదు, మరి ఏమిటి? ఎవనిలో వేల కొలది తలలు ఉన్నాయో అంటే భగవంతుడంతటా ఉంటాడు. ఈ భగవంతునిలో ప్రపంచంలో ఉండేటువంటి ప్రాణుల యొక్క తలలన్నీ భగవంతుల్లో ఉన్నాయి. అందుకని ఎవరిలో ప్రపంచంలో ఉన్న ప్రాణుల యొక్క తలలు అన్నీ ఉంటాయో వాడు పురుషుడు, పూర్ణపండి, పూర్ణుడు అనే అర్థం. అట్లాగే సహస్ర అక్ష, వేల కొలది, కోట్ల కొలది ఇంద్రియములు, కన్నులు మొదలైనవి ఎవరిలో ఉంటాయో భగవంతుడు, ఏ భగవంతుల్లో ఉంటాయో వాడు సహస్రాక్షుడు. అట్లాగే సహస్ర పాత్, అన్ని ప్రాణులకు పాదాలు ఉంటాయి. వేల కొలది లక్షల కొలది ప్రాణులు ఉన్నాయి ప్రపంచంలో. ఈ పాదాలన్నీ కూడా భగవంతుల్లోనే ఉంటాయి. ప్రపంచం అంతా భగవంతుల్లోనే ఉండాలి కదా, అతన్ని విడిచి ఎక్కడ ఉండటానికి వీల్లేదు. అందుకని ఆయన సహస్ర పాత అంట అని ఈ విధంగా భగవంతుని యొక్క పూర్ణ వ్యాపకత్వం గొప్పతనాన్ని చెప్పడానికి ఈ మంత్రం భగవంతుల్లోనే సమస్త ప్రాణుల శిరస్సులు ఉన్నాయి, భగవంతుల్లోనే సమస్త ప్రాణుల యొక్క ఇంద్రియములు ఉన్నాయి, సమస్త ప్రాణుల యొక్క పాదాలు ఉన్నాయి. ఆ భగవంతుడు ఈ బ్రహ్మాండంలో అంతటా ఉండి దీనిని అత్యతిష్ట సభూమి విశ్వతో వృత్వ అంతటా ఆవరించి అత్యతిష్ట దశాంగులు మన ఇంద్రియములు ఉన్నాయి చూడండి, అవి పది, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు. వీటికి అందకుండా దూరంగా ఉన్నా అంటే వీటి చేత తెలియబడడు అనే అర్థం. కంటికి కనపడు, అతనిలో వాసన లేదు కనుక ముక్కుకు భగవంతుని వాసన తెలియదు, భగవంతుల్లో శబ్దం లేదు కనుక శబ్దములు చెవులు వినవు అని ఈ ఇంద్రియముల చేత తెలియబడకుండా ప్రపంచంలో అంతటా ఉండి దానిలో నిండి ఉండి బయట కూడా ఎంతో దూరం వ్యాపించి ఉన్నాడని ఈ మంత్రం చెబుతుంది. అట్లా పురుషుని వర్ణన ఈ పది మంత్రాలలో ఉన్నది. ఉండి చివరకు ప్రపంచంలో ఉన్న మానవులందరినీ ఈ పురుషుల్లో ఏ భాగంతో వర్ణించవచ్చును అని ప్రశ్న వేశారు. ముఖం కిమ్ అస్య, అస్య అంటే ఈ బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి పురుషుడు పరమేశ్వరుడు ఉన్నాడే, అతని ముఖం ఏమిటి అని ప్రశ్న. ముఖం అంటే ముఖము, కిమ్ ఏమిటి. ఆ తర్వాత కిమ్ బాహు, బాహువులంటే భుజాలు, కిమ్ అవి ఏమిటి. కిమ్ ఊరు, ఈ ఊరులు తొడలు ఏమిటి అతనికి. ఆ తర్వాత పాదము ఉచ్యతే, ఈ రెండు పాదములు ఏమిటి అని నాలుగు ప్రశ్నలు. ఆ పరమేశ్వరుని మనుష్యునితో పోల్చి ఒక మనుష్యుడుగా మనం ఊహించితే అంతటా ఉండే పరమ పురుషుడిని, ఆ పురుషునికి ముఖం మనుష్యుల్లో ఎవరు, బాహువులు ఎవరు, ఊరువులు ఎవరు, పాదములు ఎవరు అని అంటే దానికి సమాధాన మంత్రం, ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరినీ మనుష్యాకృతిలో మనం చూసుకుంటే బ్రాహ్మణులు అనేవాళ్ళు ఈ ముఖం లాంటి వాళ్ళు. బ్రాహ్మణ అస్య ముఖం, ముఖంలో నుంచి ఎవరు పుట్టారని ప్రశ్న లేదు అసలు. ఆ తర్వాత బ్రహ్మముఖంలో నుండి ఎవరు పుట్టారని కూడా ప్రశ్న లేదు, ఎందుకంటే ఈ మంత్రాల్లో పూర్వ మంత్రాల్లోనూ బ్రహ్మపదం లేదు, ఈ రెండు మంత్రాల్లోనూ బ్రహ్మపదం లేదు. ఇక్కడ పురుషుడనే పదం వస్తూ ఉంది. పూర్ణుడైనటువంటి భగవంతుని యొక్క ముఖంతో పోల్చదగినటువంటి వ్యక్తులు ఎవరు బ్రహ్మాండం. భగవంతుని ఒక మనుష్యాకృతిలో మనం పోల్చుకుంటే అందులో ఈ ముఖం ఎవరవుతారు అంటే బ్రాహ్మణులు అన్న. బ్రాహ్మణ పదానికే అది అర్థం. ఎందుకనంటే ముఖంలో అన్ని ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ ఉన్నాయి. కన్నులు, ముక్కు, చెవులు, నాలుక, త్వక్కు, వీటితో మనకు జ్ఞానం కలుగుతుంది. అందుకని జ్ఞానమును కలిగించేటువంటి ఇంద్రియములన్నీ ముఖంలో ఉన్నాయి. అంటే జ్ఞానప్రధానం కలిగినటువంటిది ఈ ముఖం. అలాగే మనుష్యుల్లో ఎవరిలో జ్ఞానం ప్రధానంగా ఉంటుందో, ఇతరుల కంటే ఎక్కువ ఉంటుందో వాణ్ణి బ్రాహ్మణుడు అంటాడు. అలాగే బాహు రాజన్యకృత, బాహువులంటే చేతులు కాదు అసలు సంస్కృతం అర్థం. క్షాత్రం వై వీర్యం, క్షాత్రం బలం. ఈ క్షత్రపదానికి అర్థం ఏమిటి అంటే బలం అని వీర్యం అని. బలము వీర్యము ఎవరిలో ఎక్కువ ఉంటుందో బాహువులు లాంటి వాళ్ళు. ఈ శరీరంలో బలవీర్యములు కలిగినటువంటి మనుషులు ఉన్నారే, వాళ్ళని క్షత్రియులు అంట. వాళ్ళు దేశాన్ని కాపాడడానికి రక్షించడానికి పనికి వస్తారు. అట్లాగే ఈ దేహాన్ని రక్షించాలంటే ఈ చేతులు పనికి వస్తాయి. ఎవరన్నా కర్ర పెట్టి కొట్ట వస్తే తల మీద చేతులు అడ్డబెడతాం, తల కొట్టమని తల ఇచ్చి. తల మీద దెబ్బ తగులుతుంటే ఆ తలకు దెబ్బ తగలకుండా అవ్వడానికి చేతులు అడ్డం పెడతాం. ఎక్కడ కొట్టకపోతే అక్కడ చేతులు అడ్డం పెడుతూ ఉంటాం. అంచేత దేహ రక్షణకు ఈ చేతులు ఎట్లా పనికొస్తాయో, బలము వీర్యము కలిగి అలా ఈ దేశ రక్షణ ఇతరులను రక్షించడానికి ఏ వ్యక్తి పనికొస్తాడో, ఎవరిలో రక్షణ శక్తి బలం వీర్యం ఉంటుందో వాడు క్షత్రియుడు అని మంత్రం చెబుతున్నాడు. మూడవది వైశ్యుడు ఉన్నారు చూడండి. వైశ్యుడు అంటే తన ఊరుల బలంతో దేశదేశాలు వెళ్ళి ఆయా దేశాల్లో ప్రవేశించి అక్కడ ఉండేటువంటి విశిష్టమైనటువంటి పదార్థాలు తమ దేశంలో లేని వారిని సేకరించుకు తీసుకొచ్చి ఈ దేశాన్ని సంపన్నం చేస్తారు. కేవలం తన కొరకు కాదు వాడితే చేసి దేశ సంపదను పెంచడానికి అలా చేసేవాడిని వశ్యుడు అంట. విషయం అంటే ప్రవేశం అనే అర్థం. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో తమ దేశం వదిలిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళి తన దేశంలో లేని వస్తువులు ఇతర దేశాల్లో ఉన్న మంచి వస్తువులు ఉన్నాయి తీసుకొస్తాడు తన దేశాన్ని సంపన్నం చేయటానికి. అందుకనే అతనికి వైశ్యుడు అని పేరు. తీసుకొచ్చి దుకాణంలో కూర్చుంటాడు, ఈ ఊరుల బలంతో అమ్ముతూ ఉంటాడు. అందుకని ఈ ఊరువులతో వైశ్యుల్ని పోల్చారు. ఆ తర్వాత ఈ శరీరాన్ని అంతటినీ ధారణ చేసి దీన్ని అక్కడికి ఇక్కడికి తీసుకురావడానికి పనికి వస్తాయి పాద. ఈ మూడు శక్తులు లేకుండా కేవలం శరీర బలంతో దేశానికి మన సంఘానికి ఉపకరణ చేయటువంటి వ్యక్తులు ఉన్నారే వాళ్ళని శూద్రులు అంట. అంతేగాని బ్రహ్మకు ముఖము లేదు, బ్రహ్మముఖంలో నుంచి ఎవడు పుట్టాభ్యాసం చేసి బ్రహ్మ అంటే వేదం, వేదం మొదలైనటువంటి విద్యలను నేర్చుకుని ఉత్తమ కర్మలు ఆచరించేవాడు బ్రాహ్మణుడు. అలాగే బాహుబలంతో బలంతో పరాక్రమంతో జాతిని దేశాన్ని రక్షించేవాళ్ళు క్షత్రియులు. దేశదేశాల్లోనూ తిరిగి అక్కడుండేటువంటి విశిష్ట పదార్థాలను తీసుకొచ్చి తన దేశాన్ని సంపన్నం చేసేటువంటి వ్యక్తికి వైశ్యుడు అని పేరు. ఆ విధంగానే ఈ దేశం యొక్క ఈ శరీరం యొక్క భారమునంతా వహించి ఒక చోటు నుండి మరి ఒక తీసుకువెళ్ళడానికి పనికి వస్తాయి కాళ్ళు. అలాగే దేశానికి కావలసినటువంటి కార్యములు ఆచరించేటువంటి వ్యక్తికి ఈ మూడు విశిష్ట గుణాలు లేకుండా ఇతరులు చెప్పినటువంటి పనిని చేస్తాడు దేశానికి పనికి వచ్చే పని, వాణ్ణి శూద్రుడు అంట. ఈ విధంగా గుణకర్మలను బట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని పేరు వచ్చింది. అంతేగాని బ్రహ్మ ముఖంలో నుంచి పుట్టడం చేత వాడు బ్రాహ్మణని, బాహువుల్లో నుంచి పుట్టడం చేత క్షత్రియుడని, ఇతర వయవాల్లో నుంచి పుట్టినందువల్ల శూద్రుడని అనడం ఇది సరి అయిన అర్థం కాదు. ఒకవేళ పోనీ మనలాగా శరీరం ఉండేలే అనుకుందాం అనుకోండి కొంచెం సేపు, వాస్తవంగా లేదు శాస్త్రాలు ఒప్పుకోవు, కానీ చెప్పేటువంటి వాదం ఉన్నది అది ఎంతవరకు సరిపోతుందో అని చూడటానికి ఈ బ్రహ్మకు అవయవాలు మనం ఒప్పుకుందాం అనుకోండి కొంచెం సేపు. బ్రహ్మకు ముఖమే ఉందనుకోండి, అందులో నుంచి మనుషుడు ఎట్టబడతాడు? మనుష్యుడు పుట్టేటువంటి అవయవం ఏమిటో మీకు అందరికీ తెలుసు కదా. అటువంటి అవయవం ముఖంలో ఉంటుందా? ఉండటానికి వీల్లే. అంచేత ముఖంలో నుంచి ఎట్లా పుడతాడు? నిజంగా బ్రహ్మకు ముఖమే ఉండి మనుష్యులు పుట్టడానికి సంతానం కలగటానికి అవయవం అవసరమైనటువంటి అవయవం ఆ ముఖంలో ఉంటే అవయవం, ఆ బ్రహ్మడు ఎవడన్నా తపస్సులు చేసి చూడటానికి ప్రత్యక్షం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు? అందుకని ఈ వర్ణనలు ఈ కల్పన ఎందుకు పనికిరాని కల్పన. బాహువుల్లో మనుషులు పుట్టడానికి అవయవం ఎట్లా ఉంటుంది? ఊరువుల్లో ఎట్లా ఉంటుంది? తాళాల్లో ఎట్లా ఉంటుంది? అందువల్ల ఈ వర్ణం చెప్పి వేదాల్లోనే బ్రాహ్మణుడు స్థలంలోని పుచ్చుకొట్టాడు కనుక గొప్పవాళ్ళని, బాహువులోని పుట్టుకొచ్చాడు అంతకంటే తక్కువని, ఇట్లా ఈ హెచ్చు తగ్గుల భావాలు వీటిని చెప్పుకుంటూ జనంలో ఇప్పటికీ కాపాడుతూ వస్తున్నారు. బ్రాహ్మణులు అందరికీ అంతరాని వాళ్ళు, వాళ్ళ దృష్టిలో బ్రాహ్మణులు ఇతరులనేమో అంతరాని వాళ్ళు అంటారు. ఒకళ్ళకు ఇంకొకళ్ళు అంటరాని వాళ్ళు అయితే వాళ్ళకు వీడు అంటరాని వాడు, వీడు వాళ్ళకి అంటరాని వాడు అవుతారు. అది గ్రహించలే వాళ్ళు. అందుచేత ఒకవేళ ఒక ఉండి అవయవాల నుండి పుట్టినా అంతరానితనం ఎందుకు వస్తుంది? ఆ తర్వాత బ్రహ్మలో బ్రహ్మకు ఒక ముఖం ఉండి ఆ ముఖం ఒక జాతి, బాహువులు ఇంకొక జాతి, తొడలు ఇంకొక జాతి, పాదాలు ఇంకొక జాతి ఉంటాయా? ఒకే వ్యక్తిలో నాలుగు జాతులు ఉంటాయా ఎక్కడన్నా? అసలు జాతి అనేది నేను చెప్పాను మొదట, అనేకులలో ఉండేటువంటి సమానతకు జాతి అని పేరు. అనేకులైనటువంటి వ్యక్తులు మనుషులు ఒకే ఆకారం కలిగి ఉంటారు, ఆ ఆకృతికి జాతి అని పేరు. అసలు అందువల్ల బ్రహ్మకు ముఖాద్య అవయవములు లేవు అనేది శాస్త్ర విషయం. ఒకవేళ ఉన్నవని అంగీకరించుదాం కొంచెం సేపు వాదన కొరకు, అంగీకరించినా ముఖము బ్రహ్మే, చేతులు బ్రహ్మే, ఉరువులు బ్రహ్మే, కాళ్ళు బ్రహ్మే, అందుకని అందరూ బ్రహ్మలో నుంచి పుట్టారు, అందరూ బ్రహ్మ సంతానమే. అయిన ఇప్పుడు ఈమె హెచ్చు తగ్గులు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకే బ్రహ్మలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎట్లా అవుతుంది? తల ఎక్కువ కాళ్ళు తక్కువనా, బాహువులు తక్కువనా? కలవడానికి వీలు లేదు, ఇది వ్యర్థ కల్పన. అందుచేత వేదం ఇట్లా చెబుతూ ఉన్నది, బ్రాహ్మణుల ముఖంలో పుట్టుకొచ్చారు కాబట్టి గొప్పవాళ్ళు, అంతకంటే తక్కువ వీళ్ళు పుట్టారు, అంతకంటే తక్కువ ఇట్లా పుట్టారు అని ఈ హెచ్చు తగ్గులు కల్పించి లేనివి మనుష్యుల్లో ఒకళ్ళు పెద్దవాళ్ళు, ఒకళ్ళు తక్కువ వాళ్ళు, ఒకళ్ళు అంతకంటే తక్కువ వాళ్ళు, ఇలా ఈ ఉచ్చ నీచ భావాలు కల్పించారే, ఇది శాస్త్రానికి వేదానికి విరుద్ధం. అందరూ మానవులే, గుణాదులలో తేడా ఉండవచ్చు. ఒకడు ఎక్కువ బుద్ధిమంతుడు కావచ్చు, ఒకడు ఎక్కువ బలపరాక్రమవంతుడు కావచ్చు, ఒకడు ద్రవ్యాన్ని సంపాదించేటువంటి వ్యాపార బుద్ధి ఒకరిలో ఎక్కువ ఉండవచ్చు, ఒకరిలో చెప్పిన పని చేసేటువంటి బలం ఉండవచ్చు. అందుకని ఇవన్నీ కూడా శరీర మనుగడకు జ్ఞానము అవసరం, బలవీర్యములు అవసరం, వ్యాపారంతో సంపాదించే వస్తువులు అవసరం, ఆ తర్వాత ఈ పనులు చేయటానికి పనికి వచ్చేటువంటి బలము అవసరం. ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ చెప్పండి. అందువల్ల హిందువుల్లో ఉన్నటువంటి ఈ వర్ణం, ఈ జాతి భేదం ఇది శాస్త్రీయం కాదు, బ్రాహ్మణ జాతి కాదు, బ్రాహ్మణ వర్ణం. అట్లాగే క్షత్రియ జాతి కాదు, క్షత్రియ వర్ణం. వైశ్య జాతి కాదు, వైశ్య వర్ణం. శూద్రులు అనేది జాతి కాదు, అది కూడా వర్ణం. వేదములలో ఈ వర్ణ వ్యవస్థ ఉంది. వర్ణాలు అంటే ఏమిటి? వృణోతే రీతి వర్ణ. వేదశబ్దాలకి అర్థం రాస్తూ వర్ణం అంటే ఏమిటని నిరుక్తంలో యాస్కాచార్యుడు రాశారు, వృణోతే రీతి వర్ణ. వర్ణం అంటే వరించబడేది, కోరబడేది అని అర్థం. ఎవరు ఉత్తమ గుణాలను, ఉత్తమ కర్మలను వరించి కోరి తనలోకి తెచ్చుకుంటాడో వాడు బ్రాహ్మణుడు. ఎవడు బలము వీర్యము మొదలైనటువంటి ఉత్తమ గుణాలు వీటిని వరించి తనలో బలపరాక్రమములు తెచ్చుకుంటాడో వాడు క్షత్రియుడు. ఎవరు సంపదను సంపాదించి దేశాన్ని సంపన్నం చేయడానికి కోరుకుంటాడో వాడు వైశ్యుడు. ఎవడు శారీరక పరిశ్రమ చేసి జాతికి తోడ్పడతాడో వాడు శూద్రుడు. అంచేత బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర శబ్దాలు ఈ జన్మతో వచ్చినవి కావు, గుణకర్మ భేదములతో వచ్చినటువంటివి. అందుకనే గీతలో కూడా కృష్ణుడు అంటారు, చాతుర్వర్ణ్యం మాయా సృష్టి గుణకర్మ విభాగశః. గుణములు కర్మలు వాటి యొక్క విభాగంతో ఈ చతుర్వర్ణాలు సృష్టింపబడ్డవి అనేది భగవద్గీతలో చెబుతుంది. వేదం కూడా అట్లాగే చెబుతుంది. అందువల్ల మనుష్యులలో జాతి భేదం కల్పించుకుని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనడం అన్యాయం. ఈ అస్పృశ్యత దీనిని మనం తొలగించడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటికీ ఇప్పుడున్నటువంటి జాతులు కులాలు వృత్తులను బట్టి వచ్చినటువంటి పేర్లు, చదువు సంధ్యలు చెప్పి బుద్ధిజీవులు బ్రతికేటువంటి వాళ్ళని బ్రాహ్మణులు అంటున్నాం. బ్రహ్మ అంటే జ్ఞానం కాబట్టి జ్ఞానం అధికంగా ఉండి జ్ఞానంతో వాళ్ళు జీవిస్తారు, శారీరక పరిశ్రమ తక్కువ చేస్తారు. అలాగే జాతిని రక్షించడానికి బలం పరాక్రమం ఉపయోగించి కొందరు, ఇతరులను రక్షించడానికి క్షతాపి త్రాయత ఇది క్షత్రియ. క్షతం అంటే గాయం, ఇతరులను దేశాన్ని సంఘాన్ని గాయపడకుండా రక్షించేటువంటి వాడు క్షత్రియుడవుతాడు. అలాగే దేశ విదేశాలలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి మేలైన వస్తువులను తమ దేశానికి తీసుకొచ్చి దేశాన్ని సంపన్నం చేసి దేశ పోషణకు తోడ్పడేటువంటి వారు వైశ్యులు అవుతారు. ఇప్పుడు ఆ భావం తెలిసి తెలియకుండా పోయింది జనానికి. సంపాదించుకుని తానే తినాలి, ఇతరులకు పెట్టకూడదనే స్థితి వచ్చింది వైశ్యులు. అలాగా శారీరక బలాన్ని ఉపయోగించి జాతికి తోడ్పడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మామూలుగా శారీరకంగా పరిశ్రమ చేసే వాళ్ళందరూ వాళ్ళ పరిశ్రమలు మానుకుంటే మన జాతి గతి ఏమిటి చెప్పండి? ఒక కర్షకుడు, ఒక కృషికుడు, ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం చేయకపోతే నీకు తిండి ఎక్కడిది? వ్యవసాయం చేసి వాడు చెమటూడ్చి మట్టిలో పనిచేసి ధాన్యం పండిస్తే మనం తిని బ్రతుకుతున్నాం. ఆ పని నీకంటే చెడ్డదా? నువ్వు చేసే పని కంటే చెడ్డదా? ఆ కర్మ లేకపోతే మానవ మనుగడకు ఏమన్నా అవకాశం ఉందా? అలాగే నువ్వు గుడలు కట్టుకుని వాటిని నీ చెమటతో మలినం చేసి ఒకరు పారేస్తే ఒక వ్యక్తి దాన్ని వీటి తీసుకువెళ్ళి శుద్ధం చేసి మల్లె పువ్వులాగా తయారు చేసి తీసుకొచ్చి మళ్ళీ కట్టుకోవడానికి ఇస్తాడే. నువ్వు చేసే పని మంచిదా, వాడు చేసే పని మంచిదా? నీవు ఆ గుడ్డలనే కట్టుకుంటే, ఆ మురికి గుడ్డలనే మళ్ళీ మళ్ళీ కట్టుకుంటే నీకు వెళ్ళంతా రోగాలు, పుండ్లు, పాడు, దురద పుట్టి చేస్తావు. నేను కాపాడటానికి చేసే పని శుద్ధమైన పని చేస్తున్నాడు ఎవరొక చాకలి, అందుకు వాడు వీచుడా? చాకలి పని వాళ్ళు లేకపోతే మనుష్య జాతి గతి ఏం కావాలి? అలాగే దేశాన్ని రక్షించడానికి మానవుల్లో బలపరాక్రమం ఉన్నటువంటి వాళ్ళు దేశం కొరకు రక్షణ చేయకపోతే ఒకవైపున చైనా, ఒకవైపున పాకిస్తాన్, ఇంకొక వైపున ఇంకొకరు ఈ దేశాన్ని కబళించడానికి సిద్ధంగా ఉన్నారు, బ్రాహ్మణులు రక్షిస్తారా? వాళ్ళకి శక్తి లేదు. బ్రాహ్మణులు తెల్లకాయితం నల్లకాయితం చేయగలుగుతారు, ఫోర్జరీలు సృష్టించగలుగుతారు, అంతేగాని ఇతరులు చేసేటువంటి ఉత్తమ కార్యాలతో పోల్చి చూస్తే ఇప్పుడున్న బ్రాహ్మణులు చేసేటువంటి పని అంత ఉత్తమం కాదు. అది వాళ్ళ జ్ఞానాన్ని సద్వినియోగం చేసి లోకానికి జ్ఞానం కలిగిస్తూ లోకల యొక్క జ్ఞానాన్ని అభివృద్ధిపరుస్తూ జాతిని దేశాన్ని జ్ఞానవంతం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు చేసే కార్యం ఘనకార్యం. అలాగా ఇప్పుడు ఎవరు శారీరకంగా మరొక రకంగా ఏ ఏ పనులు చూస్తున్నారో అవి దేశానికి జాతికి ఉపకరించేవైతే ఆ కర్మలన్నీ అవసరమే. ఇందులో దేన్ని తీసివేసినా లాభం లేదు. మారలు మాదిగలు అంటున్నామే, వాళ్ళు చేసే పనులు ఏమిటి? వాళ్ళు శారీరకంగా పరిశ్రమ చేయకపోతే మనం తినేటువంటి ధాన్యాదులవి ఎక్కడి నుంచి వస్తాయి? పంటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇల్లు కట్టాలంటే వాళ్ళ మాదిగి అంతగానే వాళ్ళని పిలుస్తారు, వాళ్ళకి కూలిస్తారు, పని చేయిస్తారు, ఇల్లు కట్టారు. ఆ ఇంట్లో ఉండేటువంటి భాగ్యం మీరు వాళ్ళు లేకపోతే కలుగుతుండే? దేవాలయాలు కట్టింది ఎవరు? ఈ పారిశ్రామికులు, శరీర పరిశ్రమ చేసేవాళ్ళు, శూద్రులు అనండి వాళ్ళని, అంతగానే వాళ్ళని అస్పృశ్యులు అనండి, మానవులు అనండి, మాదిగలు అనండి. వాళ్ళు చేసి దేవాలయం కడితే ఆ దేవాలయం కట్టిన వాళ్ళు వాళ్ళు దానిలోకి అందులోకి రావడానికి అర్హులు కారు. అన్యాయంగా వాళ్ళని దూరంగా ఉండి చూస్తేనే నీకు మోక్షం వస్తుందిరా, నీకు శిఖరం చూస్తే మోక్షం వస్తుందని చెబుతారు. మరి ఈ బ్రాహ్మణోత్తములో వెళ్ళి ఆ బొమ్మను కడిగి దాని నానా శుభసం చేసి ఏదో చేస్తే కానీ వీళ్ళకి మోక్షం కాదు. తెలియగల వాళ్ళకేమో ఇంత పరిశ్రమ చేయాలి, తెలియలేని వాళ్ళకేమో దూరంగా నీకు శిఖరం చూస్తేనే మోక్షం వస్తుందని చెబుతారు. వాళ్ళు అంటారు కట్టేదాకా వాళ్ళు, నీ గుడి కట్టేదాకా వాళ్ళు పరిశ్రమ చేయాలి, కట్టిన తర్వాత వాళ్ళు గుళ్ళోకి రావటానికి, కాంపౌండ్లోకి కూడా రావటానికి వీలు. ఇలా ఈ హెచ్చు తగ్గులు పెట్టి వాళ్ళని దూరం చేసిన ఫలితం ఇవాళ క్రైస్తవులై వాళ్ళంతా మీకు శత్రువులైన, మహమ్మదీయులై ఈ దేశానికి శత్రువులైన. నేటికి ఈ దేశంలో ఉన్నటువంటి మహమ్మదీయులు పాకిస్తాన్ అభివృద్ధి కోరతారు, క్రైస్తవులు ఇంగ్లాండ్ కోరతారు. ఆ విధంగా మనం ఈ కులాలు హెచ్చు తగ్గులు పెట్టి అంటరాని వాళ్ళని, ఒకరికొకరు అంటరాని వాళ్ళని చేసి దేశానికి ఎంత అరిష్టం చేశామో ఆలోచించండి. ఎవరా మాలమాదికులు, ఎవరా క్రైస్తవులైన వాళ్ళు, ఎవరా మరి